हरिः ॐ भद्रं कर्णे भिश्शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु आपमापामपः सर्वाः अस्मादस्मादितो मुतः अग्निर्वायुश्च सूर्यश्च सहसञ्जस्करद्धिया वायुवश्वारश्मिपतयः मरीच्यात्मानो अद्रुहः देवीर्भुवनसूवरीः पुत्रवत्त्वाय मे सुता महानान्येर्महामानाः महसो महसस्वः देवीः पर्जन्यसूवरीः पुत्रवत्त्वाय मे सुत अपाश्न्युष्णिमपारक्षः अपाश्न्युष्णिमपारघम् अपाघ्रामपचावर्तिम् अपदेवीरितोहित वज्रम् देवीरजीताविश्च भुवनम् देवसूवरीः आदित्यानदितिम् देवीम् योनिनोध्वमुदीशत शिवानश्चन्दमा भवन्तु दिव्या आपमोषधयः सुमृणीका सरस्वती माते व्योमसन्दृशी स्मृतिः प्रत्यक्षमैतिह्यम् हनुमानश्चतुष्टयम् एतैरादित्यमण्डलम् सर्वैरेव विधास्यते सूर्यो मरीचिमादत्ते सर्वस्माद्भुवनादधि तस्याः पाकविशेषेण स्मृतम् कालविशेषणम् नदीव प्रभवात् काचित् अक्षय्याख्यम् दते यथा तान्नद्योऽभिसमायन्ति सोरुस्सती न निवर्तते एवन्नानासमुत्थानाः कालाः संवत्सरग्दृश्रिताः अनुशश्च महशश्च सर्वे सममयन्त्रितम् सतैः सर्वैः समाविष्टः गुरुस्सन्न निवर्तते अधिसंवत्सरम् विद्यात् तदेव लक्षणे अणुभिश्च महद्भिश्च समारूढः प्रदृश्यते संवत्सरः प्रत्यक्षेण नाधिसत्त्वः प्रदृश्यते पटरो विक्लिधः पिङ्गः एतद्वरुणलक्षणम् यत्रैतदुपदृश्यते सहस्रम् तत्र नीयते एकगुंहि शिरो नानामुखे कृत्स्नम् तदृतुलक्षणम् उभयतः सप्तेन्द्रियाणि जल्पितम् ते वदिह्यते शुक्लकृष्णे संवत्सरस्य दक्षिणमामयोः पार्श्वयोः तस्यैषा भवति शुक्रम् ते अन्यद्यजतम् ते अन्यत् विश्वरूपे अहनीद्यौरिवासि विश्वाहि माया अवसि स्वधावः भद्रा ते भूषन्निहरातिरस्त्विति नात्र भुवनम् न पूषा न पशवः नादित्यः संवत्सर एव प्रत्यक्षेण प्रियतमम् विद्यात् एतद्वै संवत्सरस्य प्रियतमगुम् रूपम् योऽस्य महानर्थमुत्पत्स्यमानो भवति इदम् पुण्यम् कुरुष्वेति समाहरणम् दध्यात् साकम् जानागुम् सप्तसमाहुरे गजम् षडुद्यमार्षयो देवजागिति तेषामिष्टानि विहितानि धामशः स्थात्रेरेजम् ते विहृतानि रूपशः को नु मरिया अमिथितः सखा सखायमब्रवीत् जहागो अस्मदीशते यस्तित्याज सखिविदगुम् सखायम् न तस्य वाच्यपि भागो अस्ति यदीगुम् शृणोत्यलकगुम् शृणोति न हि प्रमेदसुकृतस्य पन्थामिति ऋतुरुतुनानुद्यमानः मिननादाभिधावः षष्टिश्च त्रिगुंशकावल्गाः शुक्लकृष्णौ च षाष्टिकौ सारागवस्त्रैर्जरदक्षः वसन्तो वसुभिः सह संवत्सरस्य सवितुः तैषगत्पथमस्मृतः अमूनादयतेत्यन्यान् अमोघश्च परिरक्षतः एतावाचः प्रयुज्यन्ते यत्रैतदुपदृश्यते एतदेव विजानीयात् प्रमाणम् कालपर्यये विशेषणम् तु वक्ष्यामः ऋतूणाम् तन्निबोधत शुक्लवासारुद्रगणः ग्रीष्मेणावर्तते सः विजहन् पृथिवीगुम् सर्वाम् ज्योतिषा प्रदिक्षेण सह विश्वरूपाणि वासागुंसि आदित्यानान्निबोधत संवत्सरीणम् कर्मफलम् వరుషాభిర్దదతాగుంస అదుఃఖో దుఃఖచక్షురివ తద్మాపీత ఇవ దృశ్యతే శీతేనాభ్యథయన్నివ తురుదక్ష ఇవ దృశ్యతే హ్లాదయతే జ్వలతశ్చైవ శామ్యతశ్చాస్య చక్షుషీ యా వై ప్రజాభ్యగృహ్యంతే సంవత్సరాత్తాభ్యగృహ్యంతే యాః ప్రతిష్ఠంతి సంవత్సరేణాః ప్రతిష్ఠంతి వరిషాభ్యగిత్యర్థః అక్షి దుఃఖోత్థితస్యైవ విప్రసన్నే కనీనికే ఆంతే చాద్గణన్నాస్తి ఋభూణాం తన్నిబోధత కనకాభాని వా సాగుంసి అహదాని నిబోధత అన్నమశ్నీతమిస్మీత అహం వా జీవనప్రదః ఏతావాచ ప్రయుజ్యంతే శరద్యత్రోపదృశ్యతే అభిధోన్వంతోభిఘ్నంత ఇవ వాతవంతో మరుద్గణాః అముతో జేతుమిషు ముఖమివ సన్నద్ధాః సహదదృశేః అబద్ధస్తైర్వస్తి వర్ణైరివ విశిఖాస కపర్దినః సక్రుద్ధస్య యోచ్యమానస్య క్రుద్ధస్యేవ లోహిని హేమతశ్చక్షుషీ విద్యాత్ అక్ష్ణయోః క్షిపణోరివ దుర్భిక్షం దేవలోకేషు మనూనాముదకం గృహే ఏతావాచ ప్రవదంతీ వైద్యుతో యాంతి శైశిరీ తా అగ్నిః పవమానా అన్వైక్షత ఇహ జీవికామ పరిపశ్యన్ తస్యైషా భవతి ఇహే హవస్వ తపసః మరుత సూర్యత్వజః శర్మ సప్తథా ఆవృణే అతితామ్రాణి వా సాగుంసి అష్టివజ్జిషతగ్నిజ విశ్వే దేవా విప్రహరంతి అగ్నిజిహ్వా అశశ్చత నైవ దేవో న మర్త్యః న రాజా వరుణో విభో నాగ్నేంద్రో న పవమానః మాతృక్కచ్చ న విద్యతే దివ్యస్యైకా ధనురాజ్ఞిః పృథివ్యామపరాశ్రితా తస్యేంద్రో వంభిరూపేణ ధనుర్జామచినత్స్వయం తదింద్రధనురిత్యజ్యం అభ్రవర్ణేషు చక్షతే ఏతదేవ శంయోర్బార్హస్పత్యస్య ఏతద్రుద్రస్య ధనుః రుద్రస్య త్వేవ ధనురాజ్ఞిః శిరవుత్పిపేష సప్రవర్గ్యో భవత్ తస్మాద్యః సప్రవర్గ్యేన యజ్ఞేన యజతే రుద్రస్య స శిరః ప్రతిదధాతి నైనగుం రుద్ర ఆరుకో భవతి య ఏవం వేద అత్యూర్ధ్వాక్షోతిరశ్చాత్ శిశిరః ప్రదృశ్యతే నైవ రూపన్న వా సాగుంసి న చక్షుః ప్రతిదృశ్యతే అన్యోన్యం తు న హి గృహ్రాతః సతస్తద్దేవ లక్షణం లోహితోక్షిషారశీర్ష్ణిః సూర్యస్యోదయనం ప్రతి సంకరోషిణ్యంజలికాం సంకరోషి నిజానుకాం నిజానుకామేణ్యంజలికా అమీవాచముపాసతామితి తస్మై సర్వరతమో నమంతే మర్యాదాకరత్వాత్ ప్రపురోధాం బ్రాహ్మణ ఆప్నోతి య ఏవం వేద సఖలు సంవత్సరయేతైః సేనానీభిః సహ ఇంద్రాయ సర్వాన్ కామానభివహతి సద్రప్సః తస్యైషా భవతి అవద్రప్సో అగుం సుమతీమతిష్ఠత యానః కృష్ణో దశభిః సహస్రైః తావర్తమిందః శచ్యాధమందం ఉపస్నుహితన్నృమణామసద్రామితి ఏతగీవేంద్రః సలావృక్యా సహ అసురాన్ పరివృశ్యతి పృథివ్యగుం సుమతి తామన్వవస్థితః సంవత్సరో దివం చ నైవం విదుషాచార్యాం తే వాసినౌ అన్యోన్యస్మై దృశ్యతాం యో దృశ్యతి ధశ్యతే స్వర్గాల్లోకాత్ ఇత్యుదు మండలాని సూర్యమండలాన్యాఖ్యాయికాః అతభూద్భవం స నిర్వచనాః ఆరోగోభ్రాజః పటరః పతంగః స్వర్ణరో జ్యోతిషీమానే విభాసః తే అస్మై సర్వే దివమాతపంతి ఊర్జం దుహానా అనపస్ఫురంత ఇతి అశ్యపోష్టమః సమహామేరున్న జహాతి తస్యైషా భవతి యత్తే శిల్పం కశ్యపరోచనావత్ ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను యస్మిన్ సూర్యా అర్పితాః సప్త సాగం తస్మిన్ రాజానమధివిశ్రయేమమితి తే అస్మై సర్వే కశ్యపా జ్యోతిర్లభంతే తాన్ సోమః కశ్యపాదభినిర్ధమతి ధస్తాకర్మకృతి వైవం ప్రాణో జీవానీంద్రియ జీవాణి సప్తశీర్షణ్యా ప్రాణాః సూర్యాగిత్యాచార్యాః అపశ్యమహమేతాన్ సప్త సూర్యానితి పంచకర్ణో వాధ్యాయనః సప్తకర్ణశ్చ ప్లాక్షిః ఆనుష్యవికయే వనో కశ్యప ఇది ఉభౌ మే నగితే నహిజే కుమివ మహామేరుం గంతుం అపశ్యమహమేతత్ సూర్యమండలం పరివర్తమానం గార్గ్య ప్రాణత్రాతః తచ్ఛంద మహామేరుం ఏకం చ జహతం భ్రాజపటర పతంగా నిహనే తిష్ఠన్నాత పంది తస్మాదిహత ప్రితపాః సముద్రేతరే తస్మాదిహత ప్రితపాః తేషామేషా భవతి సప్తసూర్యాదివమను ప్రవిష్టాః తానన్వేతి పశుభిర్దక్షిణావాన్ తే అస్మీ సర్వే ఘృతమాతపంతి ఊర్జం నుహానా అనపస్ఫురం తగితి సప్తద్విజ సూర్యాగిత్యాచార్యాః తేషామేషా భవతి సప్తదిశో నానా సూర్యాః సప్త హోతార ఋత్విజః దేవా ఆదిత్యాయే సప్త తేభిః సోమాభిరక్షణ ఇతి తదప్యాం నాజః దిగ్భ్రాజరుతోన్ కరోతి ఏతైవృత సహస్ర సూర్యతాయాగితి వైశం పాయన తస్యైషా భవతి యద్యావయింద్రతే శతకం శతం భూమిః ఉత స్యుః నత్వా వజ్రేణ్ సహస్రకం సూర్యాః అనునజాతమష్టరోదసీ ఇతి నానాలింగత్వాదృతో నాన్నానా సూర్యత్వం అష్టౌ తువ్యవసితా ఇతి సూర్యమండలాన్యష్టాతమూర్ధ్వం తేషామేషా భవతి చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చేతి వేదమభ్రన్నివిశతే పాయకం సంవత్సరో మిథః స్వాహః క్వేయం దేవరాత్రి మమాసారిత వర్షితాః అర్ధమాసా ముహూర్తాః నిమేషాస్త్రిటిభిః సహ వేమా ఆపో నివిశంతే యదీదో యాంతి సంప్రతి కాలా అప్సు నివిశంతే ఆపస్సూర్యే సమాహితాః అభ్రాణ్యవః ప్రపద్యంతే విద్యుత్సూర్యే సమాహితా అనవర్ణే ఇమే భూమి ఇయం చాసౌ చరోదసి ఇగ్గిస్విదత్రాంతరా భూతం ఏనేమే విధృతే ఉభే విష్ణునా విధృతే భూమి ఇతి వత్సస్య వేదనా ఇరావతి ధేనుమతీః భూతం సూయవసినీ మనుషే దశస్యే యష్టబ్నాద్రోదసి విష్ణవేదే దాధర్థ పృథివీమభితో మయూఖైః కిం తద్విష్ణోర్బలమాహుః కా దీప్తిః కిం పరాగణం ఏకో యద్ధారయద్దేవః రేజతి రోదసీ ఉభే మాతాద్విష్ణోర్బలమాహుః అక్షరాద్దీప్తిరుచ్యతే విపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్తమం అగ్నయో వాయవశ్చైవ ఏతదస్య పరాయణం పృచ్ఛామి త్వా వరం మృత్యుం అవమం మధ్యమం చతుం లోకం చ పుణ్యపాపానాం ఏతత్ పృచ్ఛామి సంప్రతి అముమాహుః పరం మృత్యుం తవమానం తు మధ్యమం అగ్నిరేవావమో మృత్యుః చంద్రమాశ్చ దురుచ్యతే అనాభోగాః పరం మృత్యుం పాపాః సంయంతి సర్వదా ఆభోగాస్త్వేవ సంయంతి యత్ర పుణ్యకృతో జనాః తతో మధ్యమమాయంతి చతుమగ్నిం చ సంప్రతి పృచ్ఛామి త్వా పాపకృతః యత్ర యాతయతే యమః త్వన్నస్తద్బ్రహ్మన్ ప్రబ్రూహి యది వేత్సా సతో గృహాన్ కశ్యపాదుదితా సూర్యాః తాపాన్నిర్ధంతి సర్వదా రోదస్యోరం తద్దేశేషు తత్రన్యస్యం దేవాసవైః తే శరీరాః ప్రపద్యంతే యథా పుణ్యస్య కర్మణః అపాన్యపాదకేశాసః తత్ర తేజో నిజాజనాః మృత్వా పునర్మృత్యుమాపద్యంతే అద్యమానాః సకర్మభిః ఆశాదికాః క్రిమయ ఇవ తతః పూయంతే వాసవైః అపైతుం మృత్యుం జగతి య ఏవం వేద సఖల్వైవం విబ్రాహ్మణః దీర్ఘశ్రుత్తమో భవతి కశ్యపశ్యాతిథి సిద్ధగమనసిద్ధాగమనః తస్యైషా భవతి ఆయస్మిన్ సప్తవాసవాః రోహంతి పూర్యారుహః యజధ దీర్ఘశ్రుత్తమః ఇంద్రస్య ఘర్మో అతిథిరితి కశ్యపః పశ్యకో భవతి యత్సర్వం పరిపశ్యతీతి సౌక్ష్మ్యాత్ అథాగ్నేరష్కపురుషస్య తస్యైషా భవతి అగ్నేయసుపచారాగే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణమేనః భూయిష్ఠాంతే నమ ముక్తిం విధేమేతి అగ్నిశ్చ జాత వేదాశ్చ సహోజా అజిరా ప్రభు వైశ్వానరో నర్యాపాశ్చ పంక్తిరాధాశ్చ సప్తమ విసర్పేవాష్టమోగ్నీనా ఏతేష్టౌ వసవః క్షితా ఇతి యసద్వేవాగ్నేరచ్చర్వర్ణ విశేషాః నీలార్చిశ్చ పీతకా ఆర్చిశ్చేతి అథవాయోరేకాదశ పురుషశ్చైకాదశ స్త్రీకస్య దగ్ధాజమానావ్యవదాతాః యాశ్చ వాసుకి వైద్యుతాః రజతాః పరుషా శ్యామాః కపిలా అదిలోహితాః ఊర్ధ్వా అవవతంతాశ్చ వైద్యుత ఇత్యేకాదశ నైనం వైద్యుతో హి నస్తి య ఏవం వేద సహోవాచ వ్యాసః పారాశర్యః విద్యుద్వధమేవాహం మృత్యుమయీ ఈచ్ఛమితి నత్వకామగుంహంతి య ఏవం వేద అథ గంధర్వగణాః స్వాలభ్రాట్ అంగారిర్బంభారిః హస్తః సుహస్తః త్రిషాణుర్విశ్వావసుః మూర్ధన్వాన్ధూర్యవర్చాః రితిరిత్యేకాదశ గంధర్వగణాః దేవాశ్చ మహాదేవాః తస్మయశ్చ దేవాగరగిరః నైనంగరో హి నస్తి య ఏవం వేద గౌరీమిమాయసలీలా నితక్షతీ ఏకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూభుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్నితి వాచో విశేషణ అథ నిగత వ్యాఖ్యాతాః తానను క్రమిష్యామః వరాహవస్వ తపసః నిద్యున్మహసోధూపయః స్వాపయో గృహమేధాశ్చేత్యేతే యే చేమేషిమి విద్విషః పర్జన్యాః సప్త పృథివీమభివర్షంతి వృష్టిభిరితి ఏతయైవ విభక్తి విపరీతాః సప్తభిర్వాతైరుదీరితాః అమూన్ లోకానభివర్షంతి తేషామేషా భవతి సమానమేతదుదకం ఉచ్చైత్యవచాహభిః భూమిం పర్జన్యా జిన్వంతి దివం జిన్వంత్యగ్నయ ఇతి యదక్షరం భూతకృతం విశ్వే దేవా ఉపాసతే మహర్షిమస్య గోప్తారం జమదగ్నిమకురువత జమదగ్నిరాప్యాగతే ఛందోభిశ్చతురుత్తరైః రాజ్ఞః సోమస్య తృప్తా సహ బ్రహ్మణా వీర్యావతా శివానః ప్రతిశోదిశః తచ్ఛన్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే సోమప అసోమప ఇది నిగదం వ్యాఖ్యాతాః సహస్రవృదియం భూమిః పరం వ్యోమ సహస్రవృతే అశ్వినా భుజ్యూనా సత్యా విశ్వస్య జగదస్పతి జాయా భూమిః పతిర్వ్యోమ మిథునంత అతుర్యసుః పుత్రో బృహస్పతి రుద్రః సరమాగితి స్త్రీ పుమం శుక్రం నా మన్యద్య జతం వా మన్యతే విశ్వరూపే అహనీ ద్యౌరివస్థః విశ్వాహి మాయా అమథస్వధావంతౌ భద్రావాం పూషణా విహరాతిరస్తు వాసాత్యౌ చిత్రౌ జగతో నిధానౌ ద్యావా భూమీ చ రథః సగుంసఖాయౌ తామశ్వినా రాసభాశ్వాహవం మే శుభస్పతి ఆగతగుం సూర్యయా సహ త్యుగ్రోహ భుజ్యుమశ్వినోద మేఘే నగిన్న కశ్చిన్న భ్రుమా అవాహాః సమూహసుర్నౌభిరాత్మన్మతీభిః అంతరిక్షపృద్భిరబోధకాభిః తిస్రః క్షపస్థిరః తివ్రజద్భిః నాసత్యా భుజ్యుమూహసుః పతంగైః సముద్రస్య ధన్వన్నార్ద్రస్య పారే త్రిభీరథైః షడపద్భిః షడశ్వైః సవితారం వితన్వంతం అనుబధ్నాదిశాం వరః ఆపపూరుషం వరశ్చైవ సవితారేపసో భవతే యగుం సుతృప్తం విదిత్వైవ బహుసోమగిరం వశీ అన్వేతి తుగ్రో వక్రియాంతం ఆయసూయాన్ సోమతృప్సుషు ససంగ్రామస్తమోద్యోత్యోతః వాచోగాః పిపాతితతే సతద్వోభిస్తమాచ్యేత్యన్యే రక్షసానన్వితాశ్చ యే అన్వేతి పరివృత్యాస్తః ఏవమేతోస్థో అశ్వినా తే ఏతే ద్యుః పృథివ్యోః అహరహర్గర్భం దధాచే తయోరేతౌ వత్సామహోరాత్రే పృథివ్యా అహః దివో రాత్రిః తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సౌ అగ్నిశ్చాదిత్యశ్చ రాత్రేర్వత్సః శ్వేత ఆదిత్యః అహ్నోగ్నిః తాంబ్రో అరుణః తా అభిశిష్టౌ దంపతీ ఏవ భవతః. తయోరేతౌ వత్సౌ వృత్రస్య వైద్యుతశ్చ అగ్నేర్వృత్రః వైద్యుత ఆదిత్యస్య తా అభిశిష్టౌ దంపతీ ఏవ భవతః. తయోరేతౌ వత్సౌ ఉష్మాజ నీహారశ్చ వృత్రస్యోష్మా వైద్యుతస్య నీహారః. తౌ తావేవ ప్రతిపద్యేతే సేయగుం రాత్రి గర్భిణీ పుత్రేణ సంవసతి తస్యావా ఏతదుల్బణం యద్రాత్రౌ రశ్మయః యథాగోర్గర్భిణ్యా ఉల్బణం ఏవమేతస్యా ఉల్బణం ప్రజయిష్ణుః ప్రజయా చ పశుభిశ్చ భవతి య ఏవం వేద. ఏతముద్యంతమపియంతం చేతి ఆదిత్యః పుణ్యస్య వత్సః అథ పవిత్రాంగిరసః పవిత్రవంతః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం నః సముద్రం వరుణస్తిరోదధే ధీరా ఇచ్చే గుద్ధరుణేష్వారభం పవిత్రం దేవి తదం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః అతప్తత నోర్నత దామో అశ్నుతే శ్రుతా సగిద్వహం తస్తత్సమాసత బ్రహ్మా దేవానాం అసతః సద్యేతతక్షుః ఋషయః సప్తాత్రిశ్చయతే సర్వే త్రయో అగస్త్యశ్చ నక్షత్రైశ్చంద్రుతో వసన్ అసదవితుష్యావాశ్వస్యావర్తికామస్య అమీయరిక్షా నిహితాస ఉచ్చా నక్తం దదృశ్యే కుహచి దివేయుః అదబ్ధాని వరుణస్య వ్రతాని విచాకషచ్చంద్రమా నక్షత్రమేతి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తత్సవితుర్వృణీమహే వయం దేవస్య భోజనం శ్రేష్ఠకం సర్వధాతమం సురంభగస్య ధీమహి అపాగూహత సవితాతృభీన్ సర్వాన్ దివో అంధసః నక్తంతాన్యభవన్ దృశే అస్థ్యస్థా సంభవిష్యామః నామనామైవ నామమే నపుంసకం తు మా విస్త్రియస్మి స్థావరోస్మ్యథ జంగమః యజేయక్షియష్టాహే చ మయా భూతాన్యయక్షత పశవో మమ భూతాని అనోబంధ్యోస్మ్యహం విభుః స్త్రియః సతీః తావు మే పుంస ఆహుః పశ్యత క్షణ్వాన్న విచేత దంధః కవిరియః పుత్రస్స ఇమాచికేత యస్తాభిజానాత్సవితుః పితాసతే అంధోమణిమవిందతే తమనంగులిరావయతే అగ్రీవః ప్రత్యముంచతే తమజిహ్వా అశశ్చత ఊర్ధ్వమూలమవాక్షాఖం వృక్షంయో వేద సంప్రతి న సజాతు జనశ్రద్ధ్యాత్ మృత్యుర్మామారయాదితిః అసిదగుం మృదితం గీతం వీణాపనబలాసిదం మృతం జీవం చ యత్కించిత్ అంగాని స్నేవ విద్ధిదతే అదృశ్యగ్యస్తృశ్యధ్యాగతే అస్మాజ్జాతా మే మిథోచరన్ పుత్రో నిరృత్యా వై దేహః అచేతాయశ్చ చేతనః శతం మణిమ విందతే సోనంగులిరావయతే సోగ్రీవః ప్రత్యముంచతే సోజిహ్వో అశశ్చత. నైతమృషిం విదిత్వా నగరం ప్రవిశేత్ యది ప్రవిశేత్ మిథో చరిత్వా ప్రవిశేత్ తత్సంభవస్య వ్రతం ఆదమగ్నే రథం తిష్ఠ ఏకాశ్వమేక యోజనం ఏకచక్రమేక ధురం వాతద్ధాది గతిం విభో నరిష్యతి న వ్యసతే నాశ్యాక్షో యాతు సజ్జతి యచ్వేతాన్ రోహితాగిశ్చాగ్నేః రచేయుక్తాధి తిష్ఠతి ఏకయా చ దశభిశ్చ స్వభూతే వాగ్ధామిష్టయే విగుంశత్యా చ ఇషభిశ్చ వహసే త్రిగుంశతా చ నియుగ్ధర్వాయ విహతా విముంచ ఆతనుష్వ ప్రతనుష్వ ఉత్తమాధమసంధమ ఆదిత్యే ఛందవన్నానా గర్భమాధే హియః పుమాన్ ఇతస్తిక్తగుం సూర్యగతం చంద్రమశేర సంకృతి వారాదంజనయాగ్రేగ్నిం య ఏకో రుద్రవుచ్యతే అసంఖ్యాతా సహస్రాణి స్మర్యతే న చ దృశ్యతే ఏవమేతన్నిబోధత ఆ మంత్రీరింద్రహరిభిః యాహి మయూరరోమభిః మాత్వాగే చిన్నియే మురిన్న భాషినః తథన్వే వతాయిః మా మంత్రీరింద్రహరిభిః యాహి మయూరరోమభిః నామాగే చిన్నియే మురిన్న భాషినః నిధన్వే వతాం ఇమి అణుభిశ్చ మహద్భిశ్చ నిఘృష్వైర సమాయుతైః కాలైర్హరిత్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రయుగ్ అగ్నిర్విభ్రాష్టివసనః వాయుష్వేదసిగద్రుగః స సంవత్సరోపి సువర్ణైః నిత్యాస్తేనుచరాస్తవ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యో ఇంద్రాగచ్చ హరివ ఆగచ్చ మేధాతిథేః నేషభిషణశ్వస్య మేనే గౌరవస్కందిన్న హల్యాయీజార కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాణ అరుణాశ్వా ఇహాగతాః వసవః పృథివీక్షితః అష్టౌ దిగ్వాససోగ్నయః అగ్నిశ్చ జాతవేదాశ్చేత్యేతే తామ్రాశ్వాస్తామ్రరథాః తామ్రవర్ణాస్తథాసితాః దండహస్తాః ఖాదగ్గతః ఇతో రుద్రాః పరాంగతాః ఉక్తగ్స్థానం ద్రమానం చ పురగిత బృహస్పతిశ్చ సవితా చ విశ్వరూపైరిహాగతాం రసేనోదగవత్మనా అస్సుషాగితి తద్వయోః ఉక్తో వేషో వాసాగుంసి చ కాలామయమానామితః ప్రతీచ్యా వాసాచ్యాగిత్యశ్వినోః కోంతరిక్షే శబ్దం కరోతీతి వాసిష్ఠౌ రోహిణో మీమాగుంసాం చక్రే తస్యైషా భవతి వాశ్రేవ విద్యుదితి బ్రహ్మణ ఉదర నమసి బ్రహ్మణబుదీర నమసి బ్రహ్మణ ఆస్తర నమసి బ్రహ్మణబుపస్తర నమసి అష్టయోనీమష్టపుత్రాం అష్టపత్నీమిమాం మహీం అహం వేదనమే మృత్యుః నచా మృత్యురథాహరతే అష్టయోన్యష్టపుత్రం అష్టపదిదమంతరిక్షం అహం వేదనమే మృత్యుః నచా మృత్యురథాహరతే అష్టయోనీమష్టపుత్రాం అష్టపత్నీమమూన్దివం అహం వేదనమే మృత్యుః నచా మృత్యురథాహరతే సుత్రావాణం మహీమూషు అదితిర్ద్యౌరదితిరంతరిక్షం అదితిర్మాతా సపితా సపుత్రః విశ్వే దేవా అదితిః పంచజనాః అదితిర్జాతమదితిర్జనిత్వం అష్టౌ పుత్రాసో అదితేః యే జాతాస్తన్వః పరి దేవాం ఉపప్రీత్సప్తభిః పరామార్తాండమాశ్యతే సప్తభిః పుత్రీరదితిః ఉపప్రయీత్ పూర్ణ్యయుగం ప్రజాయే వృత్యవేదతే పరామార్తాండమాభరదితి తాననుక్రమిష్యామః మిత్రశ్చ వరుణశ్చ ధాతా చార్యమా చ అగుంసశ్చ భగశ్చ ఇంద్రశ్చ వివస్వాగశ్చేత్యేతే హిరణ్యగర్భో హగుంసశ్రుజిషద్ బ్రహ్మయజ్ఞానందదిత్పదమితి గర్భః ప్రాజాపత్యః అసపురుషః సప్తపురుషః యోసౌ తపన్నుదేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి మామే ప్రజాయా మా పశూనాం మా మమ ప్రాణానాదాయోదగాః అసౌ యోస్తమేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి మామే ప్రజాయా మా పశూనాం నా మమ ప్రాణానాదాయాస్తంగాః అసౌ య ఆపూర్యతి సర్వేషాం భూతానాం ప్రాణైరాపూర్యతి మామే ప్రజాయా మా పశూనా మా మమ ప్రాణీరాపూరిష్ఠాః అసౌ యో పక్షీయతి సర్వేషాం భూతానాం ప్రాణీరపక్షీయతి మామే ప్రజాయా మా పశూనా మా మమ ప్రాణీరపక్షేష్ఠాః అమూని నక్షత్రాణి సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయా మా పశూనాం నా మమ ప్రాణైరపప్రసృపతమోత్సృపత ఇమే మాసాశ్చార్ధమాసాశ్చ సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయా మా పశూనాం నా మమ ప్రాణైరపప్రసృపతమోత్సృపత ఇమరితమః సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పంతి చోత్సర్పంతి చ నామే ప్రజాయా మా పశూనాం నా మమ ప్రాణైరపప్రసృపతమోత్సృపత అయగుం సంవత్సరః సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పతి చోత్సర్పతి చ నామే ప్రజాయా మా పశూనాం నా మమ ప్రాణైరపప్రసృపమోత్సృప ఇదమహః సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మా మమ ప్రాణైరపప్రసృపమోత్సృప ఇయగుం రాత్రిః సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మా మమ ప్రాణైరపప్రసృపమోత్సృప ஓம் பூர்புவஸ்வஹ ஏதத்போ மிதுனம் மானோ மிதுனகும் ரீத்வம் அசாதித்யஸ்யாஷ்டபுருஷஸ்ய வசூனாமாதித்யானாகஸ்தானே ஸ்வதேஜசாபானி ருத்ராணாமாதித்யானாகஸ்தானே ஸ்வதேஜசாபானி ஆதித்யானாமாதித்யானாகஸ்தானே ஸ்வதேஜசாபானி சதாகும் சத்யானாம் ஆதித்யானாகஸ்தானே ஸ்வதேஜசாபானி அபிதோன்வதாமபிக்னதாம் வாதவதாம் மருதாம் ஆதித்யானாகஸ்தானே ஸ்வதேஜசாபானி ருபூணாமாதித்யானாகஸ்தானே ஸ்வதேஜசாபானி விஸ்வேஷாம் தேவானாம் ஆதித்யானாகஸ்தானே ஸ்வதேஜசாபானி சம்வத்சரஸ்ய சவிதுஃ ஆதித்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி ஓம் பூர்புவஸ்வஹ ரஷ்மயோமோ மிதுனம் மானோ மிதுனகும் ரீத்வம் ஆரோகஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி தாஜஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி படரஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி பதங்கஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி ஸ்வர்ணரஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி ஜ்யோதிஷீமதஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி விபாசஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி கஷ்யபஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி ஓம் பூர்புவஸ்வஹ ஆபோ வோ மிதுனம் மானோ மிதுனகும் ரீத்வம் அசவாயோரேகாதச புருஷஸ்யைகாதச ஸ்த்ரீகஸ்ய பிரப்ராஜமானானாகும் ருத்ராநாகஸ்தானே ஸ்வதேஜசாபானி யவதாதானாகும் ருத்ராநாகஸ்தானே ஸ்வதேஜசாபானி வாசுகி வைத்யுதானாகும் ருத்ராநாகஸ்தானே ஸ்வதேஜசாபானி ரஜதானாகும் ருத்ராநாகஸ்தானே ஸ்வதேஜசாபானி வருஷானாகும் ருத்ராநாகஸ்தானே ஸ்வதேஜசாபானி ஷ்யாமானாகும் ருத்ராநாகஸ்தானே ஸ்வதேஜசாபானி கபிலானாகும் ருத்ராநாகஸ்தானே ஸ்வதேஜசாபானி அதிலோஹிதானாகும் ருத்ராநாகஸ்தானே ஸ்வதேஜசாபானி ஊர்த்வானாகும் ருத்ராநாகஸ்தானே ஸ்வதேஜசாபானி அவபதந்தானாகும் ருத்ராநாகஸ்தானே ஸ்வதேஜசாபானி வைத்யுதானாகும் ருத்ராநாகஸ்தானே ஸ்வதேஜசாபானி பிரப்ராஜமானீனாகும் ருத்ராணீநாகஸ்தானே ஸ்வதேஜசாபானி யவதாதீனாகும் ருத்ராணீநாகஸ்தானே ஸ்வதேஜசாபானி வாசிகி வைத்யுதீனாகும் ருத்ராணீநாகஸ்தானே ஸ்வதேஜசாபானி ரஜதானாகும் ருத்ராணீநாகஸ்தானே ஸ்வதேஜசாபானி பருஷானாகும் ருத்ராணீநாகஸ்தானே ஸ்வதேஜசாபானி ஷ்யாமானாகும் ருத்ராணீநாகஸ்தானே ஸ்வதேஜசாபானி கபிலானாகும் ருத்ராணீநாகஸ்தானே ஸ்வதேஜசாபானி அதிலோஹிதீனாகும் ருத்ராணீநாகஸ்தானே ஸ்வதேஜசாபானி ஊர்த்வானாகும் ருத்ராணீநாகஸ்தானே ஸ்வதேஜசாபானி அவபதந்தீனாகும் ருத்ராணீநாகஸ்தானே ஸ்வதேஜசாபானி வைத்யுதீனாகும் ருத்ராணீநாகஸ்தானே ஸ்வதேஜசாபானி ஓம் பூர்புவஸ்வஹ ரூபாணி வோ மிதுனம் மானோ மிதுனகும் ரீத்வம் அசாக்னேரஷ்டபுருஷஸ்ய அக்னேஃ பூர்வதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி ஜாதமேதச உபதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி சஹோஜசோ தக்ஷிணதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி அஜிராப்ரபவ உபதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி வைஷ்வானரஸ்யாபரதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி நரியாபசவுபதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி பங்கிநாதசவுதக்திஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி இசர்ப்பினவுபதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசாபானி ஓம் பூர்புவஸ்வஹ திசோபோ மிதுனம் மானோ மிதுனகும் ரீத்வம் தட்சிணபூர்வஸ்யாம் திசி விசர்ப்பி நரகஃ தஸ்மாண்ணஃ பரிபாஹி தட்சிணாபரஸ்யாம் திஷ்ய விசர்ப்பி நரகஃ தஸ்மாண்ணஃ பரிபாஹி உத்தரபூர்வஸ்யாம் திசி விஷாதி நரகஃ தஸ்மாண்ணஃ பரிபாஹி உத்தராபரஸ்யாம் திஷ்ய விஷாதி நரகஃ தஸ்மாண்ணஃ பரிபாஹி ஆயஸ்மின் சப்தமாசவா இந்திரியாணி சதக்ரத வித்யேதே இந்திரகோஷாபோபசுபிஃ புரஸ்தாதுபதததாம் மனோஜவசோபஃ பிதிருபிர் தட்சிணதவுபதததாம் ரசேதாவோ ருத்ரைஃ பச்சாதுபதததாம் விஸ்வகர்மாவ ஆதித்தீருத்தரதவுபதததாம் ആദിത്യസർവോഗ്നിഃപൃഥിവ്യാംവായുരന്തരിക്ഷേ സൂര്യോ ദിവി ചന്ദ്രമാദിക്ഷു നക്ഷത്രാണി സ്വലോകേ ഏവാഹ്യേവ ഏവാഹ്യഗ്നേ ഏവാഹി വായോ ഏവാഹി ഈന്ദ്ര ഏവാഹി ഭൂഷൺ ഏവാഹി ദേവാഃ ആപമാപാമപസർവാഃ അസ്മാദസ്മാദിതോമുതഃ അഗ്നിർവായുശ്ച സൂര്യശ്ച സഹസ്രം ച സ്കരദ്ധിയാ വായുവശ്വാരശ്മിപതയഃ മരീച്യാത്മാനോ അദ്രുഹഃ ദേവീർഭുവനസൂവരീഃ പുത്രവത്വാജമേ സുത മഹാനാം നീർമഹാമാനാഃ മഹസോ മഹസ സ്മഃ ദേവീഃ പജ്ജന്യസൂവരീഃ പുത്രവത്വാജമേ സുത അപാഷ്ണ്യുഷ്ണിമപാരക്ഷഃ അപാഷ്ണ്യുഷ്ണിമപാരഘം അപാഘ്രാമപചാവർത്തിം അപദേവീരിതോഹിത വജ്രം ദേവീരജീതാവിശ്ച ഭുവനം ദേവസൂവരീഃ ആദിത്യാനദിതിം ദേവീം യോനിനോർധമുദീഷത ഭദ്രം കർണേഭിഃ ശൃണുയാമദേവാഃ ഭദ്രം പശ്യേമാക്ഷഭിർഗജത്രാഃ സ്ഥിരൈരംഗൈസ്തുഷ്ടുപാകുംസസ്തനൂഭിഃ യശേമദേവഹിതം യദായുഃ സ്വസ്തി ന ഇന്ദ്രോ വൃദ്ധശ്രവാഃ സ്വസ്തി നഃ പൂഷാ വിശ്വവേദാഃ സ്വസ്തി നസ്താർക്ഷ്യോ അരിഷ്ടനേമിഃ സ്വസ്തി നോ ബൃഹസ്പതിർദധാതു കേതവോ അരുണാശശ്ച ഋഷയോ വാതരജനാഃ പ്രതിഷ്ഠാകുംശതധാഹി സമാഹിതാസോ സഹസ്രധായസം ശിവാനഃ ശന്തമാഭവന്തു ദിവ്യാ ആപമോഷധയഃ സ്മൃതീകാ സരസ്വതീ മാ ദേവ്യോമസന്ദൃശീ യോപാം പുഷ്പം വേദ പുഷ്പവാൻ പ്രജാവാൻ പശുമാൻ ഭവതി ചന്ദ്രമാ വാ അപാം പുഷ്പം പുഷ്പവാൻ പ്രജാവാൻ പശുമാൻ ഭവതി യ ഏവം വേദ യോപാമായതനം വേദ ആയതനവാൻ ഭവതി അഗ്നിർവാ അപാമായതനം ആയതനവാൻ ഭവതി യോഗ്നേരായതനം വേദ ആയതനവാൻ ഭവതി ആപോ വാ അഗ്നേരായതനം ആയതനവാൻ ഭവതി യ ഏവം വേദ യോപാമായതനം വേദ ആയതനവാൻ ഭവതി വായുർവാ അപാമായതനം ആയതനവാൻ ഭവതി യോ വായോരായതനം വേദ ആയതനവാൻ ഭവതി ആപോ വൈ വായോരായതനം ആയതനവാൻ ഭവതി യ ഏവം വേദ യോപാമായതനം വേദ ആയതനവാൻ ഭവതി അസൌ വൈ തപന്നപാമായതനം ആയതനവാൻ ഭവതി യോ മുഷ്യതപത ആയതനം വേദ ആയതനവാൻ ഭവതി ആപോ വാ അമുഷ്യതപത ആയതനം ആയതനവാൻ ഭവതി യ ഏവം വേദ യോപാമായതനം വേദ ആയതനവാൻ ഭവതി ചന്ദ്രമാ വാ അപാമായതനം ആയതനവാൻ ഭവതി യശ്ചന്ദ്രമസ ആയതനം വേദ ആയതനവാൻ ഭവതി ആപോ വൈ ചന്ദ്രമസ ആയതനം ആയതനവാൻ ഭവതി യ ഏവം വേദ യോപാമായതനം വേദ ആയതനവാൻ ഭവതി നക്ഷത്രാണി വാ അപാമായതനം ആയതനവാൻ ഭവതി യോ നക്ഷത്രാണാമായതനം വേദ ആയതനവാൻ ഭവതി ആപോ വൈ നക്ഷത്രാണാമായതനം ആയതനവാൻ ഭവതി യ ഏവം വേദ യോപാമായതനം വേദ ആയതനവാൻ ഭവതി പർജന്യോ വാ അപാമായതനം ആയതനവാൻ ഭവതി യഃ പർജന്യസ്യാഗതനം വേദ ആയതനവാൻ ഭവതി ആപോ വൈ പർജന്യസ്യാഗതനം ആയതനവാൻ ഭവതി യ ഏവം വേദ യോപാമായതനം വേദ ആയതനവാൻ ഭവതി സംവത്സരോ വാ അപാമായതനം ആയതനവാൻ ഭവതി യഃ സംവത്സരസ്യാഗതനം വേദ ആയതനവാൻ ഭവതി ആപോ വൈ സംവത്സരസ്യാഗതനം ആയതനവാൻ ഭവതി യ ഏവം വേദ യോപ്സുനാവം പ്രതിഷ്ഠിതാം വേദ പ്രത്യേവ തിഷ്ഠതി ഇമേ വൈ ലോകാ അപ്സു പ്രതിഷ്ഠിതാഃ തദേശാഭ്യണൂക്താ അപാഗുംന സമുദയഗുംസന് സൂര്യേ ശുക്രകം സമാഭൃതം അപാഗുംരസസ്യ യോ രസഃ സ്തംഭോ ഗൃഹാമ്യുത്തമമിതി ഇമേ വൈ ലോകാ അപാകും രസഃ തേ മുഷ്പിന്നാദിത്യേ സമാഭൃതാഃ ജാണുദഗ്നീമുത്തരവേദീം ഖാത്വാ അപാം പൂരയിത്വാ ഗുൽഫദഗ്ധ പുഷ്കരപർണൈഃ പുഷ്കരദണ്ഡൈഃ പുഷ്കരൈശ്ച സഗ്സ്തീര്യ തസ്മിൻ വിഹാഗസേ അഗ്നിം പ്രണീയോപസമാധായ ബ്രഹ്മവാദിനോ വദന്തി കസ്മാത് പ്രണീതേയമഗ്നിശ്ചീയതേ സാ പ്രണീതേയമപ്സുഹ്യയം ചീയതേ അസൌ ഭുവനേപ്യനാഹിതാഗ്നിരേതാഃ തമഭിനഗേത അഭീഷ്ടകാമുപദധാതി അഗ്നിഹോത്രേ ദർശപൂർണവാസയോഃ പശുബന്ധേ ചാതുർമാസ്യേഷു അഥോ ആഹുഃ സർവേഷു യജ്ഞക്രതുഷ്വിതി ഏതദ്ധസ്മവ ആഹുഷണ്ഡിലാഃ കമഗ്നിഞ്ചിനുതേ ക്ഷത്രിയമഗ്നിഞ്ചിൻബാണഃ സംവത്സരം പ്രത്യക്ഷേണ കമഗ്നിഞ്ചിനുതേ സാവിത്രമഗ്നിഞ്ചിൻബാണഃ അമുമാദിത്യം പ്രത്യക്ഷേണ കമഗ്നിഞ്ചിനുതേ നാചികേതമഗ്നിഞ്ചിൻബാണഃ പ്രാണാൻ പ്രത്യക്ഷേണ കമഗ്നിഞ്ചിനുതേ ചാതുർഹോത്രിയമഗ്നിഞ്ചിൻബാണഃ ബ്രഹ്മ പ്രത്യക്ഷേണ കമഗ്നിഞ്ചിനുതേ വൈശ്വസജമഗ്നിഞ്ചിൻബാണഃ ശരീരം പ്രത്യക്ഷേണ കമഗ്നിഞ്ചിനുതേ ഉപാണുവാക്യമാശുമഗ്നിഞ്ചിൻബാണഃ ഇമാൻ ലോകാൻ പ്രത്യക്ഷേണ കമഗ്നിഞ്ചിനുതേ ഇമമാരുണകേതു കമഗ്നിഞ്ചിൻബാണഗിതി ഏവാസൌ ഇതശ്ചാമുതശ്ചാവ്യതീപാതീ തമിതി യോഗ്നേർമിഥൂയാ വേദ വിശുനവാൻ ഭവതി താപോ വാ അഗ്നേർമിഥൂയാഃ വിശുനവാൻ ഭവതി യ ഏവം വേദ ആപോ വാ ഇദമാസം ഛലിനമേവ സപ്തജാപതിരേകഃ പുഷ്കരവർണേ സമഭവത് തസ്യാം തർമണസി കാമസ്തമവർത്തത ഇദഗും സുജേയമിതി തസ്മാദ്യത് പുരുഷോ മനസാഭിഗച്ഛതി തദ്വാചാ വദതി തത്കർമ്മ കരോതി തദേശാഭ്യനോക്ത കാമസ്തദഗ്രേ സമവർത്തതാധി മനസോരേതഃ പ്രഥമയ്യദാധീത് തതോ ബന്ധുമസതി നിരവിന്ദന് ഹൃദി പ്രതീശ്യാ കവയോ മനീഷേതി ഉപൈനം തദുപനമതി യത്കാമോ ഭവതി യ ഏവം വേദ സതപോ തപ്യത സതപസ്തപ്ത്വാ ശരീരമധൂണുത തസ്യ യന്മാകും സമാസീത് തതോ ഋണാഃ കേതവോപാതർശനാ ഋഷയ ഉദതിഷ്ഠന് യേന ഖാഃ ദേവൈഖാനസാഃ ഏവാലാഃ ദേവാലഖില്യാഃ യോ രസഃ സോപാം അന്തരതഃ കൂർമം ഭൂതകം സർപ്പന്തം തമബ്രവീത് മമ വൈത്വം മാഗുംസാ സമഭൂത് നേത്യബ്രവീത് പൂർവമേവാഹമിഹാസമിതി തത്പുരുഷസ്യ പുരുഷത്വം സഹസ്രശീർഷാ പുരുഷഃ സഹസ്രാക്ഷഃ സഹസ്രപാത് ഭൂത്വോദതിഷ്ഠത് തമബ്രവീത് ത്വം വൈ പൂർവകം സമഭൂഃ ത്വമിദം പൂർവഃ കുരുഷ്വേതി സ ഇത ആദായാപഃ അഞ്ജലിനാ പുരസ്താദുപാദധാത് ഏവാഹ്യേവേതി തത ആദിത്യമുദതിഷ്ഠത് സാ പ്രാചീദിഗെ അഥാരുണഃ കേതുർദക്ഷിണത ഉപാദധാത് ഏവാഹ്യദ്ഗിതി തതോ വാ അഗ്നിരുദതിഷ്ഠത് സാ ദക്ഷിണാദിഗെ അഥാരുണഃ കേതുഃ പശ്ചാദുപാദധാത് ഏവാഹി വാ യോഗിതി തതോ വായുരുദതിഷ്ഠത് സാ പ്രതീചീതികെ അസാരുണഃ കേതുരുത്തരത ഉപാദധാത് ഏവാഹീന്ദ്രേതി തതോ വാഗിന്ദ്രബുദതിഷ്ഠത് സോദീചീതികെ അസാരുണഃ കേതുർമധ്യ ഉപാദധാത് ഏവാഹി പൂഷണ്ണിതി തതോ വൈ പൂഷോദതിഷ്ഠത് സേയം ദിഗെ അസാരുണഃ കേതുരുപരിഷ്ടാദുപാദധാത് ഏവാഹി ദേവാഗിതി തതോ ദേവ മനുഷ്യാഃ പിതരഃ ഗന്ധർവാക്ഷരസശ്ചോദതിഷ്ഠന് സോർധ്വാദികെ യാ വിപ്രുഷോ വിപരാപതന് താഭ്യോസുരാലക്ഷാകുംസി പിശാചാശ്ചോദതിഷ്ഠന് തസ്മാത്തേ പരാഭവന് വിപ്രുഢ്യോ ഹി തേ സമഭവന് തദേശാഭ്യനൂക്ത ആപോഹയദ്ബൃഹദീർഘധ്വമായന് ദക്ഷം ദധാനാ ജനയന്തി സ്വയംഭും തത ഇമേഭ്യസൃജ്യം ദസർഗാഃ അധ്യോ വാ ഇദഗും സമഭൂത് തസ്മാദിദഗും സർവം ബ്രഹ്മ സ്വയം ഹ്വിതി തസ്മാദിദഗും സർവഗും ശിഥിലമിവാ ധ്രുവമിവാ ഭവത് പ്രജാപതിർവാ വദത് ఆత్మనాత్మానం విధాయ తదేవాను ప్రావిశతే తదేషాభ్యనూక్త విధాయ లోకాని విధాయ భూతాని విధాయ సర్వాః ప్రతిశోదిశశ్చ ప్రజాపతిః ప్రసమజారతశ్చ ఆత్మనాత్మానమభిసంవివేశేతి సర్వమేవేదమాప్వా సర్వమవరుధ్య తదేవాను ప్రవిశతి య ఏవం వేద చతుష్టయ ఆపో గృహ్ణాతి చత్వారి వా అపాగం రూపాణి మేఘో విద్యుతే సనయిత్నుర్వృష్టిః తాన్యేవావరుంధే ఆతపతి వర్ష్యా గృహ్ణాతి తాః పురస్తాదుపదధాతి ఏతావీ బ్రహ్మవచ్చస్య ఆపః ముఖత ఏవ బ్రహ్మవచ్చ సమవరుంధే తస్మాన్ముఖతో బ్రహ్మవచ్చసితరః కూప్యా గృహ్ణాతి తాదక్షిణతముపదధాతి ఏతావీ తేజస్వినీరాపః తేజ ఏవాస్య దక్షిణతో దధాతి తస్మాద్దక్షిణోర్ధస్తేజస్వితరః స్థావరా గృహ్ణాతి తాః పశ్చాదుపదధాతి ప్రతిష్ఠితావీ స్థావరాః పశ్చాదేవ ప్రతిష్ఠతి వహంతీర్గృహ్ణాతి తావుత్తరతముపదధాతి మోజసా వా ఏతా వహంతీరివోద్గతీరివ ఆకూజతీరివ ధావంతీ రోజగేవాచ్యోత్తరతో దధాతి తస్మాదుత్తరోర్ధవోజస్వితరః సంభార్యా గృహ్ణాతి సా మధ్యముపదధాతి ఇయం వై సంభార్యాః అస్యామేవ ప్రతిష్ఠతి పల్వల్యా గృహ్ణాతి తావుపరిష్టాదుపాదధాతి అసౌ వై పల్వల్యాః అముష్యామేవ ప్రతిష్ఠతి దిక్షుపదధాతి దిక్షు వా ఆపః అన్నం వా ఆపః అధ్యో వా అన్నం జాయతే యదేవాధ్యోన్నం జాయతే తదవరుంధే తం వా ఏతమరుణాః కేతవో వా తరశనార్షయో చిన్వన్ తస్మాదారుణకేతుకః తదేషాభ్యనూక్త కేతవో అరుణాశశ్చ ఋషయో వా తరశనాః ప్రతిష్ఠాగుంశతధాహి సమాహిదాసో సహస్రధాయ సమితి శతశశ్చైవ సహస్రశశ్చ ప్రతిష్ఠతి య ఏతమగ్నించినుతే యభుచైనమేవం వేద జానుదగ్నీముత్తర వేదీం ఖాత్వా అపాం పూరయతి అపాగం సర్వత్వాయ పుష్కర పన్నగం రుక్మం పురుషమిత్యుపదధాతి తపో వై పుష్కర పన్నం సత్యగం రుక్మః అమృతం పురుషః ఏతావద్భావాస్తి యావదేతత్ యావదేవాస్తి తదవరుంధే కూర్మముపదధాతి అపామేవ మేధమవరుంధే అథో స్వర్గస్య లోకస్య సమష్టి ఆపమాపామపసర్వాః అస్మాదస్మాదితోముతః అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహజంచ స్కరద్ధియాగితి వాయువశ్వరశ్మిపతయః లోకం పృణచ్ఛిద్రం పృణ యాస్తిస్రః పరమజాః ఇంద్రఘోషా వో వసుభిదేవాహ్యేవేతి పంచశితయ ఉపదధాతి పాంక్తోగ్నిః యావానేవాగ్నిః సంచినుతే లోకం ప్రణయా ద్వితీయాముపదధాతి పంచపదా వై విరాట్ తస్యా వా ఇయం పాదః అంతరిక్షం పాదః యౌః పాదః దిశః పాదః పరోరజాః పాదః విరాజ్యేవ ప్రతిష్ఠతి య ఏతమగ్నించినుతే యవుచైనమేవం వేద అగ్నిం ప్రణీయోపసమాధాయ తమభితగేత అభీష్టగావుపదధాతి అగ్నిహోత్రే దర్శపూర్ణమాసయోః పశుబంధే చాతుర్మాస్యేషు అథో ఆహుః సర్వేషు యజ్ఞక్రతుష్విది అసహస్మాహారుణస్వాయంభువః సావిత్రః సర్వోగ్నిరిత్యననుషంగం మన్యామహే నానా వా ఏతేషాం వీర్యాణి కమగ్నించినుతే క్షత్రియమగ్నించిన్వానః కమగ్నించినుతే సావిత్రమగ్నించిన్వానః కమగ్నించినుతే నాచికేతమగ్నించిన్వానః కమగ్నించినుతే చాతుర్హోత్రియమగ్నించిన్వానః కమగ్నించినుతే భైష్వసజమగ్నించిన్వానః కమగ్నించినుతే ఉపానువాక్యమాశమగ్నించిన్వానః కమగ్నించినుతే ఇమమారుణకేతుకమగ్నించిన్వానగితి వృషా వా అగ్నిః వృషాణో సగ్స్థాలగేత్ హన్యేతాస్య యజ్ఞః తస్మాన్నానుషజ్యః సోత్తరవేదిషు క్రతుషు చిన్వీత ఉత్తరవేద్యాగృహ్యగ్నిశ్చీయతే ప్రజాకామశ్చిన్వీత ప్రజాపత్యో వా ఏషోగ్ని ప్రజాపత్యా ప్రజాః ప్రజావాన్ భవతి య ఏవం వేద పశుకామశ్చిన్వీత సంజ్ఞానం వా ఏతత్ పశూనా యదాపహ పశూనామేవ సంజ్ఞానేగ్నించినుతే పశుమాన్ భవతి య ఏవం వేద వృష్టికామశ్చిన్వీత ఆపో వై వృష్టిః పర్జన్యో వర్షుకో భవతి య ఏవం వేద ఆమయావీచిన్వీత ఆపో మై భేషజం భేషజమేవాస్మై కరోతి సర్వమాజురేతి అభిజరగ్రిశ్చిన్వీత వజ్రో వా ఆపః వజ్రమేవ భ్రాతృవ్యేభ్యః ప్రహరతి శృణుతయేనం తేజస్కామో యశస్కామః బ్రహ్మవచ్చసకామ స్వర్గకామశ్చిన్వీత ఏతావద్వా వాస్తి యావదేతతే యావదేవాస్తి తదవరుంధే తస్యైతద్వ్రతం వర్షదినధావేత్ అమృతం వా ఆపః అమృతస్యానంతరిత్యీ నాప్సుమోత్ర పురీషం కుర్యాత్ ననిష్ఠీవేత్ న వివసన స్నాయాత్ గుహ్యో వా ఏషోగ్నిః ఏతస్యాగ్నేరనతిదాహాయ న పుష్కరపర్ణాని హిరణ్యం వా ధితిష్ఠేత్ ఏతస్యాగ్నేరనభ్యారోహాయ న కూర్మస్యాశ్నీయాత్ నోదకస్యాఘాతుకాన్యేన మోదకాని భవంతి అఘాతుకా ఆపః య ఏతమగ్నించినుతే యముచైనమేవం వేద ఇమానుకం భువనాశీషధేమ ఇంద్రశ్చ విశ్వే చ దేవాః యజ్ఞం చ నస్తన్వం చ ప్రజాం చ ఆదిత్యైరింద్రః సహశీష ధాతు ఆదిత్యైరింద్రః సగణో మరుద్భిః అస్మాకం భూత్వవితా తనూనా ఆప్లవస్వ ప్రప్లవస్వ ఆండీ భవజమాముహుః సుఖాదీన్ దుఃఖ నిధనాం ప్రతిముంచస్వస్వాం పురం మరీచయస్వాయం భువాః యే శరీరాణ్యకల్పయన్ తేతే దేహం కల్పయంతు మా చ తే ఖ్యాస్మతీరిషద్ ఉత్తిష్ఠతమా స్వప్త అగ్నిమిచ్ఛధ్వం భారతాః రాజ్ఞః సోమస్య దృప్తాసః సూర్యేణ సయుజోషసః యువాసువాసాః అష్టాచక్రాణవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాగుం హిరణ్మయః కోశః స్వర్గో లోకో జ్యోతిషావృతః యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః విభ్రాజమానాగుం హరిణీం యశసా సంపరీవృతాం పురగం హిరణ్మయీం బ్రహ్మా వివేశా పరాజిత పరాంగేత్యజ్యామయీ పరాంగేత్యనాశకీ ఇహ చాముత్ర చాన్వేతి విద్వాన్ దేవాసురానుభయాన్ యత్కుమారీ మంద్రయతే యజ్ఞోషిద్యత్పతివ్రత అరిష్టం యత్కించ క్రియతే అగ్నిస్తదను వేధతి అశ్రితాశ్రితాశ్చ యజ్వానో యేప్యయజ్వనః స్వనియంతో నాపేక్షంతే ఇంద్రమగ్నిం చ యే విదుః సికత ఇవ సంయంతి రశ్మిభిః సముదీరితాః అస్మాల్లోకాదముష్మాచ్చ ఋషిభిరదాద్విష్ణిభిః అపేటవీదవిచ సత్పతాతః ఏత్రస్థపురాణాగే చ నూతనాః అహోభిరద్ధిరక్తుభిర్వ్యక్తం యమో దదాత్మసానమస్మై రుమనందునుపాత్వర్యః అకృష్టాయే చ కృష్టజాః కుమారీషు కనీనీషు జారిణీషు చ యే హితాః రేతః పీతా ఆండపీతాః అంగారేషు చ యే హుతాః ఉభయాన్ పుత్రపౌత్రకాన్ యువేహం యమరాజగాన్ శతమిన్ను శరదః అదో యద్బ్రహ్మ విలభం పితృణాం చ యమస్య చ వరుణస్యాశ్వినో రగ్నేః మరుతాం చ విహాయసాం కామప్రయవణం మే అస్తు సహ్యేవాస్మి సనాతనః ఇతి నాకో బ్రహ్మిశ్రవో రాయోధనం పుత్రానాపో దేవీరిహాహితా విశీష్ణీం గృద్ధశీష్ణీం చ అపేతో నిరృతిగుంహసః పరిబాధగ్రిశ్వేతకుక్షం నిజంఘగుం శబలోదరం సతాన వాచ్యాగిగా సహ అగ్నేనాశయ సందృశః ఈర్ష్యా సూయే బుభుక్షా మన్యం గృత్యాం చ దీధిరే రథేన కిగుం శుకావత అగ్నేనాశయ సందృశః పర్జన్యాయ ప్రగాయత ఇవస్పుత్రాయ మీఢుషే సనో యవసమిచ్ఛతు इदं वचः पज्जन्याय स्वराजे कृतौ अस्वन्तरम् तद्युयोत मयोभूर्वात विश्वकृष्टयः सन्त्वस्मे सुपिप्पलामोषधीर्देवगोपाः योगध्वमोषधीना कवान् कृणोत्यर्वता पर्जन्यः पुरुषीणा पुनर्मामैत्तिन्द्रियम् पुनरायुः पुनर्भगः पुनर्ब्राह्मणमयितुमा पुनर्द्रविणमयितुमा यन्मेद्यरेतः पृथिवीमस्कान् यदोषधीरप्यसरद्यदापः इदम् तत्पुनरादधे दीर्घायुत्वाय वच्यसे यन्मेरेतः प्रसिच्यते यन्म आजायते पुनः तेन मामृतम् कुरु तेन सुप्रजसम् कुरु अभ्यस्तिरोधा जायत तव वैश्यवनः सदा तिरोधे हि स पत्नान्नः ये अपोष्णन्ति केचन साष्ट्रीम् मायाम् वैश्यवनः रसगुम् सहस्रबन्धुरम् पुरुश्चक्रगुम् सहस्राश्वम् आस्थायाहिनो बलिम् यस्मै भूतानि बलिमावहन्ति धनङ्गावो हस्ति हिरण्यमश्वान् असामसु मतौ यज्ञियस्य श्रियम् बिभ्रतोन्नमुखीम् विराजम् सुदर्शने चक्रौञ्चे च मैनागे च महागिरौ सतद्वाट्टारगमन्ता सगुंहार्यन्नगरन्तव इति मन्त्राः कल्पोदवूर्ध्वम् यदि बलिगुंहरेत् हिरण्यनाभगे विदुदये कौबेरायायम् बलिः सर्वभूताधिपतये नम इति अथ बलिगुम् हृत्वोपतिष्ठेत क्षत्रम् क्षत्रम् वैश्रवणः ब्राह्मणा वयग्नि स्मः नमस्ते अस्तु मामाहिगुंसीः अस्मात्प्रविश्यान्नमद्धीति अथ तमग्निमादधीत यस्मिन्नेतत् कर्म प्रयुञ्जीत तिरोधा भूः तिरोधा भुवः तिरोधा स्वः तिरोधा भूर्भुवः स्वः सर्वेषाम् लोकानामाधिपत्येऽसीदेति अथ तमग्निमिन्धीत यस्मिन्नेतत् कर्म प्रयुञ्जीत तिरोधा भू स्वाहा तिरोधा भुवः स्वाहा तिरोधा स्व स्वाहा तिरोधा भूर्भुवस्व स्वाहा यस्मिन्नस्य काले सर्वा आहुतीर्हुता भवेयुः अपि ब्राह्मणमुखीनाः तस्मिन्नह्नः काले प्रयुञ्जीत परः सुप्तजनाद्येऽपि मास्मप्रमाद्यन्तमाध्यापयेत् सर्वार्था सिध्यन्ते य एवम् वेद शुद्ध्यन्नितमजानताम् सर्वार्था न सिध्यन्ते यस्ते विघातुको भ्राता ममान्तर्हृदये श्रितः तस्मा इममग्रपिण्डम् जुहोमि समे एस्थान्मा विवधीद् मयि स्वाहा राजाधिराजाय प्रसह्य साहिने नमो वयम् वैश्रवनाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवनाय महाराजाय नमः केतवो अरुणाथश्च ऋषयो मातरजनाः प्रतिष्ठागुम् शतधाहि समाहिदासो सहस्रधायसम् शिवानश्यन्तमा भवन्तो दिव्या आपमोषधयः सुमृणीका सरस्वती माते व्योमसन्दृशी संवत्सरमेतद्व्रतम् चरेत् द्वौ वा मासौ नियमः समासेन तस्मिन्नियमविशेषाः त्रिशमनमुदकोपस्पर्शी चतुर्थकालपानभक्तः स्यात् अहरहर्वाभैक्षमश्नीयात् औदुम्बरीभिः समिद्भिरग्निम् परिचरेत् पुनर्मामैत्तिन्द्रियमित्येतेनानुवाकेन उद्धृतपरिभूताभिरद्भिः कार्यम् कुर्वीत असञ्चयवान् अग्नये वायवे सूर्याय ब्रह्मणे प्रजापतये चन्द्रमसे नक्षत्रेभ्यः चतुभ्यः संवत्सराय वरुणायारुणायेति व्रतहोमाः प्रवर्यवदादेशः अरुणाः काण्डऋषयः अरण्ये धीरन् भद्रम् कर्णेभिरिद्वेजपित्वा महानाम्नीभिरुतगगुम् सग्स्पश्य तमाचार्यो दद्यात् शिवानश्शन्तमेत्योषधीरालभते सुमृडीकेति भूमिम् एवमपवर्गे धेनुर्दक्षिणा ககும் சம்பாஷ்சௌமம் ஹன்யத்வா சுக்லம் யதா சக்திவா ஏவக்ஸ்வாத்யாய தர்மேண அரண்யே தீயீத தபஸ்வி புண்ணியோ பவதி தபஸ்வி புண்ணியோ பவதி. ஹரிஹி ஓம்.